ముప్పే ఒక్క ఏనహకూట వినాశిని సం ధా ఏనహకూట వినాశిని ఏనసాం పాపానాం కూటం సముదాయః ఆగామి సంచిత ప్రారబ్ధభేదేన సమష్టి 95-96 శంకర గ్రంథరత్నావళి రూపేణ దృఢతరం తత్వజ్ఞానేన వినా అన్యస్య భోగమాత్రస్య తద్వినాశకత్వానిగమాత్ తేషాం చ కల్పకోటి కాలం క్రమిక భోగప్రదానం వినోపాయాంతరేణ క్షయేత్సునా మాత్మబ్రహ్మభేదజ్ఞాన విప్లయ్యతాయ చైతన్యం నాసేతితి తథా ఏవంవిధి పాపం కర్మన శ్లేష్యతే అశరీరం వాసి సంతం ప్రియాప్రియేణ స్పృశత ఇత్యాది శృణేయః అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి ఇతి స్మృతేశ్చ అథవా ఏనారసి చ తత్కారణీభూతం కూటం కపటవచనాభిధానం చ తత్కారణం మాయాం చ నాశేతితి తథా ఓ ఏనకూట వినాశిన్యై నమః ఆం వి ఏనహకూట మనగా పాప సముదాయము ఆగామి కర్మ సంచిత కర్మ ప్రారబ్ధ కర్మ ఎను భేదముతో ఆ పాపము సమష్టిగా దృఢతరమైయుండును తత్వజ్ఞానములేకే తద్భిన్నమైన భోగము మాత్రము తాదృశకర్మ వినాశకమని పురాణాదుల వలన తెలియచున్నది. ఆ కారణము చేత ఆ కర్మలు కోటి కల్పముల పర్యంతము ఉపాయాంతరము లేక క్రమముగా భోగప్రదములపుచుండును. తత్కర్మ క్షయము గోరువారలకు ఆత్మ బ్రహ్మల భేదజ్ఞానమునకు విషయమైన చైతన్యమును నాశనమొందించునదిగాన దేవి ఏనహకుట వివాళిని ఎని స్తోతవ్యయగుచున్నది. ఈ లలితా త్రిశతీ భాష్య అశరీరం శరీర విధముగా తెలిసినవాడు పాపసంక్లిష్టుడు కాడు. చావసంతం ప్రియా ప్రియేన స్పృశతః తాదాత్మ్యములేని బ్రహ్మనిష్ఠుని ప్రియా ప్రియములు రెండునూ స్పృశించవు మొదలైన శృతివచనముల వలనను అహం నేను నిన్ను త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి సర్వపాప విముక్తుడను చేయుదు నని భగవానుడు అర్జునునకు చెప్పిన స్మృతివచనము వలనను పై విషయము ద్యోతకమగుచున్నది. అథనా పాపములను తత్కారణ భూతములే కపట వచనముల జప్పుటను తత్కారణ భూతురాలైన మాయను నాశమొందించినదిగాన ఆ పరమేశ్వరి భక్తులచే ఏనహ కూట వినాశిని ఎని సననీరాలగుచున్నది.